जागो नरसिंह जागो रे, जनमंता चूसे निगारे, जय की जय कुट्टे हो रे, तक भयंतु सिंधुर दोंगारे, उज्राला उड़गले नवरतनाला सिरिजले मानव మాదొరా మా సంబరాన్ని కన్నారా, ఉయ్యాల నాటి ఈడులా ఉళ్ళన్నిటిని ఊగించేలా. కన్నా బటయ్య మాదొరా మా సంబరాన్ని కన్నారా, ఉయ్యాల నాటి ఈడులా ఉళ్ళన్నిటిని ఊగించేలా, ఉళ్ళన్నిటిని ఊగించేలా, ఉళ్ళన్నిటిని ఊగించేలా. చెబుతావురా ఫలానా పక్కోటెవడంటే, ఈ మన్నేగా ఇద్దరిని కన్నదని అనరా నిజమంతే. నువ్వు బాగుంటే చాలంతే, ఆ మాటింటే మరి నీ కూడా చల్లంగా ఉన్నట్టే. ఈ జాతర సాక్షిగా కలిసిన మన సావాసం, మన కష్ట సుఖాలను పంచుకునేందుకు సిద్ధం. నువ్వు నా కోసం నేను నీ కోసం అనుకుందా, మన అందరినీ ముడివేసెలిలా మనిషన్న పదం. కన్నా బటయ్య మాదొరా మా సంబరాన్ని కన్నారా, ఉయ్యాల నాటి ఈడులా ఊళ్ళన్నిటినీ ఊగించేలా. కన్నా బటయ్య మాదొరా మా సంబరాన్ని కన్నారా, ఉయ్యాల నాటి ఈడులా ఉళ్ళన్నిటినీ ఊగించేలా, ఉళ్ళన్నిటినీ ఊగించేలా.